సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధితమస్తు మా విద్విషావహై. సహ నౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధితమస్తు మా విద్విషావహై. తేజస్వినావధితమస్తు మా విద్విషావహై. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధితమస్తు Yeah.